74 గురుపూజ. ముందుగా విశ్వామిత్రాది మహర్షులు కళ్ళు తెరిచి ఆనందపరవశులై సాధు సాధు అంటూ బిగ్గరగా సాధువాదాలు చేశారు. ఇంతలో ఆకాశం నుంచి పుష్పవృష్టి రాలింది. దేవదుందుభులు మూగాయి. ఆకాశంలో ఉండే సిద్ధులు, మేం ఇంతకుముందు ఎన్నో తత్వ ప్రసంగాలు విన్నాం గాని ఇలాంటి మహాబోధను ఎక్కడా వినలేదు. ఈ బోధచేత ఈ చుట్టుపక్కల ఉండే పశువులు పక్షులు కూడా ముక్తిని అందుకున్నాయి అని రకరకాల పాటలు పాడారు. అయోధ్యాపురవాసులంతా దేవదుందులు విని అక్కడికి చేరి జయజయధ్వానాలు చేశారు. దశరథ మహారాజు లేచి వశిష్ఠమహర్షికి గురుపూజ చేసి, గురుదేవా, మీరు చేసిన మహోపదేశానికి ఏమిచ్చినా చాలదు. నా రాజ్యాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఇక మీరే రాజు, నేను మీ బంటును అన్నాడు వశిష్ఠమహర్షి నవ్వి. రాజా, మాకు నమస్కారాలు చాలు. రాజ్యాలు చేయడం మాకేమి చేతను, అది మీకే చెల్లు, దానిని మీ దగ్గరే ఉండని అన్నాడు. దశరథుడు భయభక్తులతో మరి మాట్లాడలేకపోయాడు. అప్పుడు శ్రీరాముడు గురువుగారి పాదాలమీద పుష్పాలు చల్లి, గురుదేవా, మా నాన్నగారే మీ దగ్గర మాట్లాడలేకపోతున్నారు, నేనేమి మాట్లాడగలను, నమస్కరించడం కన్నా ఇంకేమీ చేయలేను అంటూ ఆనంద భాష్పాలు రాలుస్తూ మళ్లీ మళ్లీ నమస్కారాలు చేశాడు. ఆ తరువాత లక్ష్మణ శత్రుఘ్నులు, ఆ తరువాత ఇతర సభాసదులు వరుసలు గట్టి వశిష్ఠమహర్షికి పుష్పార్చన చేశారు. అంతా అయినాక వశిష్ఠమహర్షి నెత్తిమీద ఉన్న పూలు దులుపుకుంటూ లేచి నిలబడి వినయంగా సభకు నమస్కరించి, ఓ విశ్వామిత్ర, వామదేవ, నిమి, క్రతు, భరద్వాజ, పులస్త్య, అత్రి, ఘృష్టి, నారద, శాండిల, భాస, భృగు, ధారండ, వత్స, వాత్సాయన, ఇతర మహర్షులారా, సభాసదులారా, నా పిచ్చి మాటలు విన్నారు గదా. ఇందులో ఏమైనా అక్కర్లేని మాటలుగాని, అనుచితమైన మాటలుగాని, అపార్థమైన మాటలుగాని ఉన్నాయా? ఉంటే అనుగ్రహించి చెప్పండి అన్నాడు. ఆ మహర్షి వినయానికి సభ నివ్వెరపోయింది. సభ్యులందరూ ఏకకంఠంతో వశిష్ఠమహర్షికి నమస్కారాలు చెప్పి వశిష్ఠుడి నోటి వెంట నిరర్థకమైన మాట అనే మాటను ఇప్పుడు కొత్తగా వింటున్నా. అది అసంభవమైన మాట. మీరే మాకు ఏకాంత గురువు, మీకు నమోనమః అని మళ్లీ మళ్లీ ప్రశంసించారు. ఆకాశంలో ఉన్న సిద్ధులు జీవన్ముక్తుడైన రాముడికి కూడా నమస్కారం అన్నారు. ఇక అందరూ శ్రీరాముడికి కూడా జయజయధ్వానాలు మొదలు పెట్టారు. ఇలా ఆ ప్రాంతమంతా గందరగోళంగా ఉండగా వశిష్ఠమహర్షి ఉన్నట్టుండి శ్రీరాముడి వంక చూసి, రామ, ఇప్పుడు నీకెలా ఉంది? ప్రపంచం నీకెలా కనిపిస్తోంది? ఇంకేదన్నా అడగాలని ఉందా అన్నాడు. ఆయ్సర్ 156. శ్రీరాముడు తుళ్ళిపడలేదు. సౌమ్యమైన స్వరంతో ఇలా అన్నాడు, శ్రీరాముడు, గురుదేవ, మీ అనుగ్రహం వల్ల పరమ నిర్మలంగా ఉన్నాను. భ్రాంతులన్నీ తొలగిపోయాయి, హృదయ గ్రంథులు విడిపోయాయి. ఇంకేమీ అడగాలనీ లేదు, వినాలనీ లేదు, దేనినీ సంపాదించాలనీ లేదు. ప్రపంచమంతా చిదాత్మకంగా కనిపిస్తోంది. ఇక మీరు చెప్పినట్లుగా సమతాదృష్టిలో స్థిరంగా ఉంటున్నాను. అయినా ఫలాపేక్ష లేకుండా శాస్త్ర విహిత కర్మలను ఆచరించదలుచుకుంటున్నాను. నాకు ఇష్టమూ లేదు, అనిష్టమూ లేదు. మీరు చెప్పారు గనుక మీ ఆజ్ఞగా శాస్త్రానుసరణం చేస్తున్నాను. మీ అనుగ్రహం వల్ల ఇక ఏ సందేహాలు లేవు. వశిష్ఠుడు, ఆహా, ఎటువంటి ఉన్నత స్థితికి చేరావయ్యా? చిదాకాశం చిదాకాశంలో చేరింది. నీకిక దోహకాలవల్ల భయం లేదు. నీవల్ల మీ వంశమే పవిత్రమైపోయింది. నువ్విక ఈ విశ్వామిత్ర మహర్షి కోరిక తీర్చడం కోసం ఆయన యాగాన్ని రక్షించిపెట్టు. ఆ తరువాత నీ తండ్రి రాజ్యాన్ని పరిపాలించు. నిన్ను ఆశ్రయించిన వారందరికీ సకల సంపదలు కలుగుగాక. ఈ మాటలు విని దశరథుడు పొంగిపోయాడు. శ్రీరాముడు తన బ్రహ్మత్మస్థితిని మరొకసారి వివరించి చివరికి, నైర్మల్యమభ్యుపగతోస్మి నమోస్తు మహ్యం నీ డొట్ వోట్స 2002 12 తా నాకు నిర్మల స్థితి లభించింది, నాకు నేనే నమస్కరించుకుంటున్నాను అన్నాడు. ఇంతలో మధ్యాహ్న సమయమైంది. వశిష్ఠుడు ఆనాటికి సభను ముగిస్తూ, రామ, ఇవాళ్ల ఆలోచించుకో, ఏదన్నా అడగవలసింది ఉంటే రేపు పొద్దున అడుగు అన్నాడు. అందరూ లేచి వెళ్లారు. మరునాడు ఉదయం సభ ప్రారంభించగానే శ్రీరాముడే సంభాషణ ప్రారంభించాడు. శ్రీరాముడు, గురుదేవ, నాకు అడగాల్సింది ఏదీ తోచడం లేదు. చెప్పవలసింది ఏమన్నా ఉంటే మీరే చెప్పండి. వశిష్ఠుడు, నీకు జ్ఞానం కలిగింది, అందుకే ఏమీ అడగబుద్ధి గావడం లేదు. అయినా బాగా ఆలోచించుకొని నీ లోపల నీ అనుభూతి ఇప్పుడెలా ఉందో చెప్పు. శ్రీరాముడు, నేను కృతార్థుణ్ణయ్యాను, నిర్వాణాన్ని పొందాను, మీరు చెప్పవలసిందంతా చెప్పారు, నాకు అర్థమైంది, ఇక మీ వాక్కు విశ్రమించుగాక.